అత తైత్రియ ఆరణ్య పంచమ ప్రశ్న ప్రారంభ. నో మహాసీత్ ఓం శాంతి శాంతి శాంతి. దేవా వై సక్రమాసత వృద్ధి పరిమిత యశస్కామా బ్రువన్ ప్రథమం యశరిచ్ఛాత్ సర్వేషాం నస్తత్సహా సజితి తేషాం కురుక్షేత్రం వేదిరాసీత్. తస్యై ఖాండవో దక్షిణార్థ ఆసీత్ దూర్ఘముత్తరార్ధ పరిణజ్జగనార్ధ మరవ ఉత్కర ఏషాహం మఖం వైష్ణవం యశ ఆర్చర్ అన్యకామయత తేనాక్రామత్ తందేవా అన్వాయన్ యశోవరుత్సమానా తస్యాన్వాగత సవ్యార్ధనురజాయత దక్షిణాయుషవ తస్మాదిషు ధన్వం పుణ్యజన్మ యజ్ఞజన్మాహి తమేకగుంసంతం బహవో నాభ్యష్ణువన్ తస్మాదేకమిషుధన్వినం బహవో నిషుధన్వానాభిష్ణువంతి సోస్మయత ఏకం మాసంతం బహవో నాభ్యధర్షిషుమితి తస్య శిష్మిజానస్ తేజోపాక్రామద తద్దేవా ఓషధీషున్యమృజు తే శ్యామాకా అభవన్ స్మయాకా వై నామైతే తత్స్మయాకానాజస్మయాకత్వం తస్మాద్దీక్షితేనాపి గృహ్య స్నేతవ్యం తేజసో ధృత్యై సధనశ్వతిష్కభ్యాతిష్ఠత్ తా ఉపదీకా అబ్రువన్ వరం వృణామహై అథవ ఇమగుం రంధయామ యత్ర క్వచఖనామ తదపోభితృణదామేతి తస్మాదుపదీకా యత్ర క్వచఖనంతి తదపోభితృందంతి ఆరే పృథగ్గృహ్యాసాం తస్య జ్యామప్యాదన్ తస్య ధనుర్విప్రవమానగుం శిర ఉదవర్తయత్ తద్యావా పృథివీ అనుప్రావర్తత యత్ప్రావర్తత తత్ప్రవర్గ్యస్య ప్రవర్గ్యత్వం యద్ధ్యాపదత్ తద్ఘర్మస్య ఘర్మత్వం మహతో వీర్యమపత్తయతి తన్మహావీరస్య మహావీరత్వం ఎదస్యా సమభరన్ తత్సమ్రాజ్ఞః సమ్రాట్త్వం రగజస్మృతం దేవతాస్తేధాభ్యగృహ్మత అగ్నిప్రాతస్సవనం ఇంద్రో మాధ్యం వినగం సవనం విశ్వే దేవాస్తృతీయ సవనం ఏనాపశీర్ష్ణాయజ్ఞేన యజమానా నాశిషో వారుంధత నసువర్గం లోకమభ్యజయన్ తే దేవా అశ్వినావబ్రువన్ ఋషజో వై స్థ ఇదం యజ్ఞస్య శిర ప్రతిధత్తమితి ఆవబ్రూతాం వరం వృణావహై గ్రహ ఏవ నావత్రాపగృహ్యతామితి తాభ్యామేతమాశ్వినమగృహన్ తావేతద్యజ్ఞస్య శిర ప్రత్యధత్తాం తర్ప్రవర్గ్య తేన సశీర్ష్ణాయజ్ఞేన యజమానా అవాశిషోరుంధత అభిసువర్గం లోకమజయన్ యత్ప్రవర్గ్యం ప్రవృణక్తి యజ్ఞస్యైవ తక్షిర ప్రతిదధాతి తేన సశీర్ష్ణాయజ్ఞేన యజమానః అవాశిషోరుంధే అభిసువర్గం లోకం జయతి తస్మాదేశ ఆశ్ర ప్రవయావివ యత్ప్రవర్గ్య సావిత్రం జుహోతి ప్రసూతి చతుర్గృహీతేన జుహోతి చతుష్పాద పశవ పశూనేవరుంధే తతస్రో విశ విక్ష్వేవ ప్రతిష్టతి ఛందాగుంసి దేవేభ్యోపాక్రామన్ నవో భాగాని హవ్యం వక్ష్యామితి తేభ్య ఏతచ్చతుర్గృహీతమధారయన్ ప్రోనువాక్యాజ్యాయై దేవతాయపషత్కారాయ చతుర్గృహీతం జుహోతి ఛందాగస్యేవ తత్ప్రీణాది తాన్యస్య ప్రీతాని దేవేభ్యో హవ్యం వహంతి బ్రహ్మవాదినో వదంతి హోతవ్యం దీక్షితస్య గృహాతవ్యామితి వైదీక్షిత యజ్జుహుయాత్ హవిష్కృతం యజమానమగ్నో ప్రదధ్యాత్ యన్నజుహుయాత్ యజ్ఞపరురంతరియాత్ యజురేపవదేత్ నహవిష్కృతం యజమానమగ్నో ప్రదధాతి నయజ్ఞపరురంతరేతి రాజత్రే ఛందాజస్యత్యమన్యత తస్యైవ షట్కారోభ్యయశిరోక్షిణత్ తస్యై ద్వేధారసః పరావతత్ పృథివీమర్ధః ప్రావిశత్ పశూనర్ధః యః పృథివీం ప్రావిశత్ సఖ గిరోభవత్ యః పశూన్ సోజాం యత్ఖాదవిలభ్యర్భవతి ఛందసామేవ రసేన యజ్ఞస్య శిరః సంభరతి యదౌదుంబరీ ఊర్ధ్వా ఉదుంబరః ఊర్ధ్వేవ యజ్ఞస్య శిరః సంభరతి యద్వైణవీ తేజోవై వేణు తేజసైవ యజ్ఞస్య శిరః సంభరతి యద్వైకంగతి భావరుంధే దేవస్య త్వాసపితుః ప్రసవరిత్యభ్రిమాదత్తే ప్రసూత్యై అశ్వినార్బాహుభ్యామిత్యాహ అశ్వినౌ హి దేవానామధ్వర్యో ఆస్తాం ఊష్ణాహస్తాభ్యామిత్యాహ యత్తే వజ్ర ఇవ వా ఏషా యదభ్రిః అభ్రిగసి నారిగసేత్యాహ శాంతే అధ్వరకృద్దేవేభ్యరిత్యాహ యజ్ఞో వా అధ్వరః యజ్ఞకృద్దేవేభ్యై వైతదాహ ఉత్తిష్ట బ్రహ్మణస్పద ఇత్యాహ బ్రహ్మణ ఇవ యజ్ఞస్య శిరోర్చయితి ప్రైతు బ్రహ్మణస్పతి ఇత్యాహ ప్రేత్యైవ యజ్ఞస్య శిరోర్చయితి ప్రదేవ్యేతు సోనృతేత్యాహ యజ్ఞో వై సోనృతా అచ్చావీరన్నర్యం పంక్తిరాహ సమిత్యాహ పాంతో హి యజ్ఞః దేవాయజ్ఞం నయంతు నిత్యాహ దేవానేవ యజ్ఞనియః కురుతే దేవేద్యా వా పృథివీ అనుమేమకం సాధామిత్యాహ ఆభ్యామేవానుమతో యజ్ఞస్య శిరః సంభరతి రుద్ధ్యాసమద్యమఖస్య శిర ఇత్యాహ యజ్ఞో వై మఖః రుద్ధ్యాసమద్యయజ్ఞస్య శిరకి వా వేతదాహ మఖాయ త్వామఖస్య త్వాశేష్ణ ఇత్యాహ నిర్దిష్యైవేనధ్వరతి త్రివిహరతి త్రయలిమే లోకాః ఏభ్యవ లోకేభ్యో యజ్ఞస్య శిరః సంభరతి ఊష్ణీం చతుర్థకం హరతి అపరిమితాదేవయజ్ఞస్య శిరః సంభరతి మృత్ఖనాదగ్రే హరతి తస్మాన్ మృత్ఖనః కరుణ్యతమః యత్యగ్ర ఆసీరిత్యాహ అస్యామే వాచం వట్కారం యజ్ఞస్య శిరః సంభరతి ఓర్జం వా ఏతకం రసం పృథివ్యా ఉపరీకా ఉద్విహంతే యద్వల్మేకం యద్వల్మేకవపాసం భారో భవతి ఓర్జమేవ రసం పృథివ్యాంధే అథో శ్రోత్రమేవ శ్రోత్రగృహ్యేతృథివ్యా యద్వల్మేక అవధిరో భవతి య ఏవం వేద ఇంద్రో వృత్రాజవజ్రముదయచ్చత్ సయత్ర యత్ర పరాక్రమత తన్నాధ్రియత సపూతీకస్తంభే పరాక్రమత సోధ్రియత సోబ్రవీర ఊతిం వై మేధాది తదూతీకానామూతీకత్వం యదూతీకాభవంతే యజ్ఞాయైవోతిం దధతి అగ్నిజా అసి ప్రజాపతేరేతరిత్యాహ యదేవ రసః పశూన్ ప్రావిశత్ తమేవావరుంధే పంచైతే సంభారా భవంతి పాంతో యజ్ఞః యావానేవ యజ్ఞః తస్య శిరః సంభరతి యద్గ్రామ్యాణాం పశూనాం చర్మణా సంభరేత్ గ్రామ్యాన్ పశూంఛ్యుతార్పయేత్ కృష్ణార్జునేన సంభరతి ఆరణ్యానేవ పశూంఛ్యుతార్పయతి తస్మాత్ సమావత్ పశూనాం ప్రజాయమానానాం ఆరణ్యాః పశవః క్రమీరాగుంసః శుచాహ్యుతాః గోమతః సంభరతి అతో హ్యస్య మేధ్యం పరిగృహ్యాయంతి రక్షసామపహత్యై బహవో హరంతి అపచితిమేవాస్మిన్ దధతి ఉద్ధతే సిఖతోపవోక్తే పరిశ్రుతే నిదధతి శాంతే మదంతి ధృపసృజతి తేజదేవాస్మిన్ దధాతి మధుత్వా మధులాకరోత్విత్యాహ బ్రహ్మణైవాస్మిన్ తేజో దధాతి యద్గ్రామ్యాణాం పాత్రాణాం కపాలే సగం సృజేత్ గ్రామ్యాణి పాత్రాణి శుతార్పయేత్ కర్మ కపాలే సగం సృజతి ఏతాని వా అనుపజీవనీయాని తాన్యే పశుచార్పయతి శర్కరాభిః సగం సృజతి ధృత్యై అథో శంపాయ అజరోమై సగం సృజతి ఏషావాగ్నేః ప్రజాతనోః యదజా ప్రియయైవైనం తనువా సగం సృజతి అథో తేజసా కృష్ణాజిరస్య లోమభిః సగం సృజతి యజ్ఞో వై కృష్ణాజినం యజ్ఞేనైవ యజ్ఞకం సగం సృజతి పరిశ్రుతే కరోతి బ్రహ్మవర్చసస్య పరిగృహేత్యై నభిప్రాణ్యాత్ యత్కుర్వన్నభిప్రాణ్యాత్ ప్రాణాన్ శుచార్పయేత్ అపహాయ ప్రాణితి ప్రాణానాంగోపేథాయ న ప్రవర్యం చాదిత్యం చాంతరేజాత్ యదంతరేజాత్ దుష్కర్మా స్యాత్ తస్మాన్నాంతరాయ్యం ఆత్మనో గోపేథాయ వేణునా కరోతి తేజో వై వేణు తేజ ప్రవర్య తేజసైవ తేజ సమర్థయతి మఖస్య శిరోసేత్యాహ యజ్ఞో వై మఖ తస్యైతచ్చిర యత్ప్రవర్య తస్మాదేవమాహ యజ్ఞస్య పదే స్థలిత్యాహ యజ్ఞస్య హ్యేతే పదే అథో ప్రతిష్ఠిత్యై గాయత్రేణ త్వా ఛందసా కరోమీత్యాహ ఛందోభిరేవైనం కరోతి యురుద్ధిం కరోతి త్రయగిమే లోకాః ఏషాం లోకానామాప్యై ఛందోభిః కరోతి వీర్యం వై ఛందాగంసి వీర్యేణైవైనం కరోతి యజుషాబిలం కరోతి వ్యావృత్తే ఇయంతం కరోతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంమితం ఇయంతం కరోతి యజ్ఞపరుషా సంమితం ఇయంతం కరోతి ఏతావద్వై పురుషే వీర్యం వీర్య సంమితం అపరిమితం కరోతి అపరిమితస్యావరుద్ధ్యై పరిగ్రీవం కరోతి ధృత్యై సూర్యస్య హరసాశ్రాజేత్యాహ యథాయురేవేతత్ అశ్వశకేన దూపయతి రాజాపత్యో వా అశ్వస్య యోనిత్వాయ కృష్ణో అశ్వస్య నిష్పదతేత్యాహ అసౌ వా ఆదిత్యో వృషాశ్వ తస్య ఛందాగుంసి నిష్పత్ ఛందోభిరేవైనం ధూపయతి అర్చిషే త్వా శోషిషే త్వేత్యాహ తేజ ఏవాస్మిన్ దధాతి వారుణోభేద్ధ మైత్రిలోపైతి శాంత్యై సిద్ధ్యేత్వేత్యాహ యథాయజురేవైతత్ దేవస్త్వా సవితోద్వపత్రిత్యాహ సవితృప్రసూత ఏవైనం బ్రహ్మణా దేవతాభిరుద్వపతి అవద్యమానః పృథివ్యామాశాదిశ ఆప్రణేత్యాహ తస్మాదగ్నిః సర్వాదిశో న విభాతి ఉత్తిష్టమృహన్ భగోర్ధస్తిష్టధ్రువస్త్వమిత్యాహ ప్రతిష్ఠిత్యై ఈశ్వరో వా ఏషోంధో భవితోః యః ప్రవర్జమేక్షయే సూర్యస్య త్వా చక్షుషాన్యేక్షయిత్యాహ చక్షుషో గోపేథాయ జరే త్వా సాధవే త్వా సుక్షిత్యై త్వా భూత్యేత్యాహ యం వా ఋజుః అంతరిక్షగం సాధో అసౌ సుక్షితిః దిశో భూతిః ఇమానేవాస్మై లోకాన్ నల్పయతి అథో ప్రతిష్ఠిత్యై ఇదమహామమాముష్యాజనం విషా పశుభిర్బ్రహ్మవర్చసేన పర్యోహామేత్యాహ విషయవైనం పశుభిర్బ్రహ్మవర్చసేన పర్యోహతి విషయతి రాజన్యస్య బ్రూజాత్ విషయవైనం పర్యోహతి పశుభిరితి వైశ్యస్య పశుభిరేవైనం పర్యోహతి అసూర్యం వాక్రమణాచ్ఛిన్నం ఆచ్ఛిణత్తి దేవత్రాకః అజక్షీరేణాచ్ఛిణత్తి పరమం వా ఏతత్పయ యదజ క్షీరం పరమేణైవైనం పయసాక్షిణత్తి యజుషా వ్యావృత్తే ఛందోభిరాక్షిణత్తి ఛందోభిర్వా ఏష క్రియతే ఛందోభిరేవ ఛందాగస్యాక్షిణత్తి ఛంధ్యువాచమిత్యాహ వాచమేవావరుంధే ఛంధ్యోర్జమిత్యాహ ఊర్జమేవావరుంధే ఛంధ్యభవిత్యాహ హవిరేవాకః దేవపురశ్చరసభ్యా సంవేత్యాహ యథాయజురేవైతత్ బ్రహ్మన్ ప్రచరిష్యామోహోతర్ధర్మమభిష్ణుహీత్యాహ ఏష వా ఏతర్హి బృహస్పతిః యద్బ్రహ్మా తస్మా ఏవ ప్రతిప్రోష్య ప్రచరతి ఆత్మనోనార్థే యమాయత్వా మఖాజత్వేత్యాహ ఏతావా ఏతస్య దేవతాః తాభిరేవైనం సమర్థయతి మదంతేభ్యః ప్రోక్షతి ఏకదేవాస్మిన్ దధాతి అభిపూర్వం ప్రోక్షతి అభిపూర్వమేవాస్మిన్ తేజో దధాతి త్రిః ప్రోక్షతి త్ర్యాదుద్ధియజ్ఞః అథో మేధ్యత్వాయ హోతాన్వాహ రక్షసామపహత్యై అనవానం ప్రాణానాగం సంతత్యై త్రిష్టుభః సదేర్గాయత్రీరివాన్వాహ గాయక్రోహి ప్రాణ ప్రాణమేవ యజమానే దధాతి సంతతమన్వాహ ప్రాణానామన్నాద్యస్య సంతత్యై అథో రక్షసామపహత్యై యత్పరిమిత అనుభూయాత్ పరిమితమవరుంధేత అపరిమిత అన్వాహ అపరిమిత్యావరుద్ధే శిరో వా ఏతద్యజ్ఞస్య యత్ప్రవర్జ్య ఊర్మంజాహ యన్మౌంజో వేదో భవతి ఊర్జైవ యజ్ఞస్య శిరస్ సమర్థయతి ప్రాణాహుతేర్జుహోతి ప్రాణానేవ యజమానే దధాతి సప్తజుహోతి సప్తవేశీర్షణ్యా ప్రాణా ప్రాణానేవాస్మిన్ దధాతి దేవస్వాసమితామధ్వానక్మిత్యాహ తేజసైవైనమనగ్రే పృథివీం తపసస్రాగస్వే హిరణ్యముపాస్యతి అస్యానవిదాహాయ శిరో వా ఏతద్యజ్ఞస్య యత్ప్రవర్జ్య అగ్నిః సర్వా దేవతాః ప్రళవానాదేప్యోపాస్యతి దేవతాస్వేవ యజ్ఞస్య శిరప్రతిదధాతి అప్రవిశీర్ణాగ్రం భవతి ఏతద్వ్యేష అచ్చిరశిశోచిరసేత్యాహ ఏదేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాతి సగంసేదస్వమహాగం అసేత్యాహ మహానహ్యేష బ్రహ్మవాదినో వదంతి ఏదేవావతరద్విజ ఏదశపూర్ణమాసయో అథ కథాహోదాయమానాశిశోనాశాస్తమితి పురస్తాదాశే ఖలు వా అన్యో యజ్ఞ ఉపరిష్టాదాశేరణ్య అనాభ్యశ్యా పురస్తాదిజయదేతానయజోవిష్యా శీర్షత ఏవ యజ్ఞస్తగజమాన ఆశిషో వరుంధే ఆజః పురస్తాదాహ ప్రజాన్ దక్షిణతః ప్రాణం పశ్చాత్ శ్రోత్రముత్తరతః విధిముపరిష్టాత్ ప్రాణానేవాస్మై సమీచో దధాతి ఈశ్వరో వా ఏష దిశో నోన్మదితోః యం దిశో నవ్యా స్థాపయంతి మనోరశ్వాసి భూరిపుత్రే భీమామభివృశతి ఇయం వై మనోరశ్వా భూరిపుత్రా అస్యామేవ ప్రతిష్టత్యనున్మాదాయ సోపసదా మే భూజా మామాహిగుంసే నిత్యాహిగుంసాయై చితస్థపరిచితరిత్యాహ అపచితిమేవాస్మిన్ దధాతి శిరో వా ఏతద్యజ్ఞస్య యత్ప్రవర్జ్య అసౌ ఖలు వా ఆదిత్య ప్రవర్జ్య తన్యమరుతో రశ్మయ స్వాహా మరుద్భ్యః పరిశ్రయస్వేత్యాహ అముమేవాదిత్యమం రశ్మిభ్యః పరిజోహతి తస్మాదసావాదిత్యో వృష్ణిం లోకే రశ్మిభ్యః పరిజూఢ తస్మాద్రాజా విశా పరిజూఢ తస్మాద్రామణే సజాతే పరిజూఢ అగ్నే సృష్టస్యత వికంగతం భా ఆర్ఛత్ యద్వైకంగత పరిభజో భవందే భా ఏవరుంధే ద్వాదశ భవందే ద్వాదశమాసా సంవత్సర సంవత్సరమేవరుంధే అస్తిత్రయోదశో మాసయిత్యాహు యత్రయోదశ పరిధిర్భవతి తేనైవ త్రయోదశం మాసమవరుంధే అంతరిక్షస్యాంతర్భిరసేత్యాహవ్యావృత్తే దివంతపసస్థాజస్వేత్యుపరిష్టాదిరణ్యమభిదధాతి అముష్యా అనవిదాహాయ అథో ఆభ్యామేవైనముభజతః పరిగృహ్ణాతి అర్హన్ విభర్షి సాయకానిధన్వేత్యాహ స్తోత్యేవైనమేతత్ రాజక్రమసిత్రేష్టుభమసి జాగతమసేతి భవిత్రాణ్యాదత్తే ఛందోభిరేవైనాన్యాదత్తే మధుమధ్యోనోతి ప్రాణో మై మధు ప్రాణమేవ యజమానే దధాతి పరియంతి త్రివృద్ధి ప్రాణ త్రిపరియంతి యావృద్ధియజ్ఞ అథో రక్షసామపహత్తే త్రిపునః పరియంతే షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతుష్వేవ ప్రతిష్టంతే రోవే ధర్మస్య ప్రజాంతనువ ఆక్రామతే దుష్కర్మావే సభవతి ఏష హవా అస్య ప్రియాంతనుమాక్రామతే యస్త్రిః పరేత్యచతుర్థం పర్యేతి ఏతాగం హవా అస్యోగ్రదేవో రాజనిరాచక్రామ తతో వేష దుష్కర్మా భవత్ తస్మాత్రిః పరేత్యనచతుర్థం పరేజాత్ ఆత్మనో గోపేక్షాయ ప్రాణావేధరిత్రాణి అవ్యతిషంగంధోన్వంతే ప్రాణానామవ్యతిషంగాయకృత్యే నిరిషద్యథోన్వంతే దిక్ష్వేవ ప్రతిష్టంతే దూర్ధ్వంధోన్వంతే స్వర్గస్య లోకస్య సమష్టే సర్వతోధోన్వంతే తస్మాదయగం సర్వతః పవతే అగ్నిష్ట్వా వసుభిః పురస్తాగ్రోచయతు గాయత్రేణ ఛందసేత్యాహ అగ్నిరేవేనం వసుభిః పురస్తాగ్రోచయతి గాయత్రేణ ఛందసా సమారుచితో రోచయేత్యాహ ఆశిషమే వీతామాశాస్తే ఇంద్రస్వారుద్రేర్దక్షిణతో రోచయతుత్రేష్ణుభేన ఛందసేత్యాహ ఇంద్ర ఏవేనగం రుద్రేర్దక్షిణతో రోచయతి త్రేష్ణుభేన ఛందసా సమారుచితో రోచయేత్యాహ ఆశిషమే వీతామాశాస్తే వరుణస్వాదిత్యే పశ్చాద్రోచయతు జాగతే ఛందసేత్యాహ వరుణ ఏవైనమాదిత్యే పశ్చాద్రోచయతి జాగతే ఛందసా సమారుచితో రోచయేత్యాహ ఆశిషమే వేదామాశాస్తే యురానస్వామారుతో మరుద్భిరుత్తరతో రోచయత్వానుష్టుభేన ఛందసేత్యాహ యురాన ఏవైనం మారుతో మరుద్భిరుత్తరతో రోచయత్యానుష్టుభేన ఛందసా సమారుచితో రోచయేత్యాహ ఆశిషమే వేదామాశాస్తే బృహస్పతిస్త్వా విశ్వేర్దేవేరుపరిష్టాగ్రోచయతుపాంతేన ఛందసేత్యాహ బృహస్పతిరేవేనం విశ్వేర్దేవేరుపరిష్టాగ్రోచయతి పాంతేన ఛందసా సమారుచితో రోచయేత్యాహ ఆశిషమే వేదామాశాస్తే రోచితస్త్వం దేవధర్మ దేవేష్వసేత్యాహ రోచితో హ్యేష దేవేషు రోచిషేయాహం మనుష్యేష్మిత్యాహ రోచత ఏవేష మనుష్యేషు సమ్రాద్ధర్మ రుచితస్త్వం దేవేష్వాయుష్మాకస్తేజస్సే బ్రహ్మవర్చస్య సేత్యాహ రుచితో హ్యేష దేవేష్వాయుష్మాకస్తేజస్సే బ్రహ్మవర్చసి ఋషిలోహం మనుష్యేష్మాయుష్మాగస్తేజస్సే బ్రహ్మవర్చసే భోజా సమిత్యాహ ఋషిత ఏవేష మనుష్యేష్మాయుష్మాగస్తేజస్సే బ్రహ్మవర్చసే భవతి ఋగశిరుచం మయిధే మయిత్యాహ ఆశిషమే వైతామాశాస్తే సంయతేతైర్గజుర్భిరరోచయిత్వా ఋషితో ఘర్మయతి ప్రబ్రూయాద్ అరోచుకోధ్వర్యు సార్ అరోచుకో యజమాన అథయజేన మేతైర్గజుర్భిరోచయిత్వా ఋచితో ఘర్మయతి ప్రాహ రోచుకోధ్వర్యుర్భవతి రోచుకో యజమాన శిరో వా ఏతద్యజ్ఞస్య యత్ప్రవర్జ్య గ్రీవా ఉపసద పురస్తాదుపసదాం ప్రవర్జ్యం ప్రవృణద్ది గ్రీవాస్వేవ యజ్ఞస్య శిరః ప్రతిదధాతి ప్రవృణద్ది ప్రజనిమే లోకా ఏభ్యదేవ లోకేభ్యో యజ్ఞస్య శిరో వరుంధే షట్ సంపద్యంతే షడ్వా ఋతవ ఋతుభ్యదేవ యజ్ఞస్య శిరో వరుంధే ద్వాదశకృత్వ ప్రవృణద్దే ద్వాదశమాసా సంవత్సర సంవత్సరా దేవయజ్ఞస్య శిరో వరుంధే చతుర్విగంశతి సంపద్యంతే చతుర్విగంశతిరర్ధమాసా అర్ధమాసేభ్య ఏవ యజ్ఞస్య శిరో వరుంధే అథో ఖలు సకృదేవ ప్రవృజ్య ఏతరుం హి శిర అగ్నిష్టోమే ప్రవృణద్దే ఏతావానవై యజ్ఞ యావానగ్నిష్టోమ యావానేవ యజ్ఞ తస్య శిర ప్రతిదధాతి నోక్ష్యే ప్రవృంజాత్ ప్రజావే పశవ ఉక్షాని యదుక్షే ప్రవృంజాత్ ప్రజాం పశోనస్త్యనుగ్రహేత్ విశ్వజితి సర్వపృష్ఠే ప్రవృణక్తి పృష్టాని వా అచ్యుతం చావయంతే పృష్టైరేవాస్మా అచ్యుతం చావయిత్వావరుంధే అవశ్యం గోపామిత్యాహ ప్రాణో వై గోపాః ప్రాణమేవ ప్రజా సువియాతయతి అపశ్యం గోపామిత్యాహ అసౌ మా ఆదిత్యో గోపాః సహేమా ప్రజా గోపాదితి తమేవ ప్రజానాం గోప్తారం గురుతే అనిపద్యమానమిత్యాహ నహ్యేష నిపద్యతే ఆచ పరాచ పథిభిష్టరంతమిత్యాహ ఆచహ్యేష పరాచ పథిభిష్టరతి ససధ్రీచేష్టవిశోచేర్వసానయిత్యాహ సధ్రీచేష్టహ్యేష విశోచేష్టవసాన ప్రజా అభివిపశ్యతి ఆవరేవర్తి భువనేష్వంతరిత్యాహ ఆహ్యేషవరేవర్తి భువనేష్వంతః అత్ర ప్రావేర్మధుమాద్వేభ్యాం మధుమాధోజేభ్యామిత్యాహ వాసంతి కాదేవాస్మాదుతో కల్పయతి సమగ్నిరగ్నినా గతేత్యాహ రేష్మాదేవాస్మాదుతో కల్పయతి సమగ్నిరగ్నినా గతేత్యాహ అగ్నిర్యేవేషో అగ్నినా సంగచ్చతే స్వాహ సమగ్నిస్తపసా గతేత్యాహ పూర్వమేనోదితం ఉత్తరేణాభిగృణాతి ధర్తా దివో విభాసి రజస పృథివ్యాహ తార్షికా దేవాస్మారతో గల్పయతి హృదే పామనసేత్వేత్యాహ శారదా దేవాస్మారతో గల్పయతి దివి దేవేషుహోత్రాయచ్చేత్యాహ హోత్రాభిరేవేమాన్ లోకాన్ సందధాతి విశ్వాసాన్ భువాన్ వదయత్యాహ హైమంతికా దేవాస్మారతో గల్పయతి దేవశ్రోస్తం దేవధర్మ దేవాన్ పాహేత్యాహ శైశిరా దేవాస్మారతో గల్పయతి తపోజాంబాచమస్మే నియచ్చతే వాయుపమిత్యాహ యా వైమేధ్యావాద్ సా తపోజాః తామేవావరుంధే గర్భో దేవానామిత్యాహ గర్భో హ్యేష దేవానాం పితామతీనామిత్యాహ ప్రజా వై మతయః తాసామేష ఏవ పితా యత్ప్రవర్జ్యః తస్మాదేవమాహ పతిః ప్రజానామిత్యాహ పతిహ్యేష ప్రజానాం మతిః కవీనామిత్యాహ మతిహ్యేష కవీనాం సందేవో దేవేన సమిత్రాయ తిష్టసగం సౌర్యేణానుక్తేత్యాహ అముంచైవాదిత్యం ప్రవర్జ్యం చ సగంశాస్తే ఆయుర్దాస్తమస్మభ్యం ధర్మవర్చోదాహేత్యాహ ఆశిషమేవేతమాశాస్తే పితానోసి పితానో బోధేత్యాహ బోధయత్యేవైనం నవైతే వకాశా భవంతి పత్నియైదశమః నవమే పురుషే ప్రాణాః నాభిర్దశమే ప్రాణానేవ యజమానే దధాతి అథో దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే యజ్ఞస్య శిరోచ్ఛిద్యత తద్దేవాహోత్రాభిప్రత్యదధు ఋక్తిజో వేక్షంతే ఏతావే హోత్రాః హోత్రాభిరేవ యజ్ఞస్య శిరః ప్రతిదధాతి ఉచితమవేక్షంతే ఋచిరాద్వై ప్రజాపతిః ప్రజా అసృజత ప్రజానాగం సృష్ట్యే ఋచిరమవేక్షంతే ఋచిరాద్వై పర్జన్యో వర్షతి పర్షుకః పర్జన్యో భవతి సం ప్రజాయేధంతే ఋచితమవేక్షంతే ఋచితం వై బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసినో భవంతి అధీయంతో వేక్షంతే సర్వమాయుజంతి నపత్న్యవేక్షేత యత్పత్న్యవేక్షేత ప్రజాయేత ప్రజాంతస్యై నిర్దహేత్ యన్నావేక్షేత న ప్రజాయేత నాస్యై ప్రజాన్నిర్దహేత్ తిరస్కృత్య యజుర్వాదయతి ప్రజాయే నాస్యై ప్రజాన్నిర్దహతి తుష్టీమతీతే సపేజేత్యాహ సపాద్ధి ప్రజా ప్రజాయంతే దేవస్య త్వా సవిదు ప్రసవ ఇతి రశనామాదత్తే ప్రసూత్యై అశ్వినార్బాహుభ్యామిత్యాహ అశ్వినో హి దేవానామధ్వర్యో ఆస్తాం ఓష్ణోహస్తాభ్యామిత్యాహయత్యే ఆదదేయత్యైరాస్నాసేత్యాహయజుష్కృత్యై ఇడయేత్యధిక్రయే సరస్వత్యేహేత్యాహ ఏతాని వా అస్యై దేవనామాని దేవనామైరేవైనామాహ్వయతి అసావేహ్యసావేహ్యసావేహేత్యాహ ఏతాని వా అస్యై మనుష్యనామాని మనుష్యనామైరేవైనామాహ్వయతి షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతుభిరేవైనామాహ్వయతి అదిత్యా సుష్ణేషమసేత్యాహ యథాయజురేవైతత్ వాయురస్యైడదిత్యాహ వాయుదేవత్యో వై వత్స పూషాత్మోపావసృజత్తిత్యాహ ఔష్ణా వై దేవతయా పశవః స్వయైవైనం దేవతజోపావసృజతి అశ్వభ్యాం ప్రదాపయేత్యాహ అశ్వినౌ వై దేవానాం భిషజో తాభ్యామేవాస్మై దేషజం కరోతి యస్తనశ్రశయిత్యాహ సౌత్యేవైనా ఉస్రఘర్మగం శిగుంశోస్రఘర్మం పాహి ఘర్మాయ శిగుంశేత్యాహ యథాభ్రూజాదముష్మై దేహీతి తాదృగేవ తద్ బృహస్పతిస్వోపసేదత్విత్యాహ బ్రహ్మ వై దేవానాం బృహస్పతి బ్రహ్మణైవైనాముపసేదతి దానవస్థపేన వయుత్యాహ మేధ్యానేవైనాం కరోతి విశ్వగృతో లోహితేనేత్యాహ్యావృత్యై అశ్వభ్యాం బిన్వస్వ సరస్వత్యై బిన్వస్వ పోష్ణే బిన్వస్వ బృహస్పతయే బిన్వస్వేత్యాహ ఏతాభ్యోహ్యేషా దేవతాభ్యపిన్వతే ఇంద్రాయ పిన్వస్వేంద్రాయ పిన్వస్వేత్యాహ ఇంద్రమేవ భాగధేన సమర్థయతి ద్విరింద్రాయేత్యాహ తస్మాదింద్రో దేవతానాం భూనిష్ఠభాక్తమః గాయత్రోసి త్రేష్టుభోసి జాగతమసేతి శఖోపయమానాదత్తే ఛందోభిరేవైనానాదత్తే సహోర్జో భాగేనోపమేహేత్యాహ ఊర్జ ఏవైనం భాగమకః అశ్వినౌ వా ఏతద్యజ్ఞస్య శిరః ప్రతిదధతావబ్రూతాం తావాభ్యామేవ పూర్వాభ్యాం ప్రషక్తయాతా ఇతి ఇంద్రాశ్వినా మధునః సారథస్యేత్యాహ అశ్విభ్యామేవ పూర్వాభ్యాం ప్రషక్కరోతి తథో అశ్వినామేవ భాగధేయేన సమర్థయతి ధర్మం పాదవసవో జజతామలిత్యాహ వసూనేవ భాగధేయేన సమర్థయతి యద్వషట్ కురుజాత్ జాతజామాస్య వషట్కార స్యాత్ యన్న వషట్ కురుజాత్ రక్షాగుంసి యజ్ఞగం హన్యః పరిత్యాహ పరోక్షమేవ వషట్ కరోతి నాస్య జాతజామా వషట్కారో భవతి యజ్ఞగం రక్షాగుం సిద్ధంతి స్వాహా త్వాసూర్యస్య రశ్మయే వృష్టివనజేజహోమీత్యాహ యో వా అస్య పుణ్యో రశ్మిః సవృష్టిమనిః తస్మాదేవైనం జుహోతి మధుహవిరసేత్యాహ స్వదయత్యేవైనం సూర్యస్య తపస్తపేత్యాహ యథాయజురేవైతత్ ద్యావాపృథివేభ్యాం పాపరిగృహ్ణామేత్యాహ ద్యావాపృథివేభ్యామేవైనం పరిగృహ్ణాతి అంతరిక్షేణ త్వోపజచ్చామేత్యాహ అంతరిక్షేణైవైనముపజచ్చతి నవా ఏతం మనుష్యో భర్తృమర్హతి దేవానాం పాపి గృణామనుమతో భర్తగుం సకేజమిత్యాహ దేవైరేవైనం పితృభిరణుమత ఆదత్తే దివారేణమేతదర్థయంతి యత్పశ్చాత్ ప్రవృజ్య పురో జుహ్వతి తేజోసి తేజో న ప్రేహేత్యాహ తేజ ఏవాస్మిన్ దధాతి ఇది స్పృంగ్మామాహిగుంసేరంతరిక్షస్పృంగ్మామాహిగుంసేర్పృథివిస్పృంగ్మామాహిగుంసేరిత్యాహాహిగుంసాజై సువర్ణే యత్సదివం యత్సదివో మా పాహేత్యాహ ఆశిషమేవేతామాశాస్తే శిరో వా ఏతద్యజ్ఞస్య యత్ప్రవర్యః ఆత్మా వాజుః ఉద్యత్యవాతనామాన్యాః ఆత్మన్నేవ యజ్ఞస్య శిరః ప్రతిదధాతి అనవానం ప్రాణానాగుంసందత్యై పంచాః పాంతో యజ్ఞ యావానేవ యజ్ఞ తస్య శిర ప్రతిదధాతి అగ్నయే త్వావసుమతే స్వాహేత్యాః అసౌ ఆదిత్యోగ్నిర్వసుమాన్ తస్మా ఏవైనం జుహోతి సోమాయత్వా రుద్రవతే స్వాహేత్యాః చంద్రమాదై సోమో రుద్రమాన్ తస్మా ఏవైనం జుహోతి వరుణాయత్వాదిత్యవతే స్వాహేత్యాః అప్సు వై వరుణ ఆదిత్యమాన్ తస్మా ఏవైనం జుహోతి బృహస్పతయే విశ్వదేవ్యావతే స్వాహేత్యాః బ్రహ్మ వై దేవానాం బృహస్పతి బ్రహ్మణ ఏవైనం జుహోతి సవిత్రే త్వద్భుమతే విభుమతే ప్రభుమతే వాజమతే స్వాహేత్యాః సంవత్సరో వై సవితద్భుమాన్ విభుమాన్ ప్రభుమాన్ వాజమాన్ తస్మా ఏవైనం జుహోతి యమాయత్వాంగిరస్పతే పితృమతే స్వాహేత్యాః ప్రాణో వై యమాంగిరస్మాన్ పితృమాన్ తస్మా ఏవైనం జుహోతి ఏతాభ్య ఏవైనం దేవతాభ్యో జుహోతి దశ సంపద్యంతే దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే ద్రౌహిణాభ్యాం వై దేవాః సువర్గం లోకమాజన్ తద్రౌహిణయో రౌహిణత్వం యద్రౌహిణో భవతః రౌహిణాభ్యామేవ తద్యజమానః సువర్గం లోకమేతి అహర్జ్యోతిష్కేతునాజుషతాగుం సుజ్యోతిర్జ్యోతిషాగుస్వాహారాత్రిర్జ్యోతిష్కేతునాజుషతాగుం సుజ్యోతిర్జ్యోతిషాగుస్వాహేత్యాః ఆదిత్యమేవ తదమస్మిన్ లోకేన్నా పరస్తాద్ధార రాత్రియా అవస్థాద్ తస్మాదసావాదిత్యోమస్మిన్ లోకే హోరాత్రాభ్యాం ధృతః విశ్వాసా దక్షిణసదిత్యాః విశ్వానేవ దేవాన్ ప్రీణాతి అథో దురిష్ట్యా ఏవైనం పాతి విశ్వాన్ దేవానయానిహేత్యాః విశ్వానేవ దేవాన్ భాగధేయేన సమర్థయతి స్వాహాకృతస్య ధర్మస్య మధో పిబతమశ్వినేత్యాః అశ్వినావేవ భాగధేయేన సమర్థయతి స్వాహాగ్నియే యజ్ఞయాజసంయజుర్భిరిత్యాః అభ్యేవైనం ధారయతి అథో హవిరేవాచః అశ్వినా ఘర్మం పాతగం హార్దివానమహర్దివాభిరోతిభిరిత్యాః అశ్వినా వేవ భాగధేయేన సమర్థయతి అనుబాంధ్యా వా పృథివీమగం సాతామిత్యాహానమత్యై స్వాహేంద్రాయ స్వాహేంద్రావణిత్యాహ ఇంద్రాయ హి పురోహూయతే ఆశ్రావ్యాహ ధర్మస్య యజేతి వశకృతే జుహోతి రక్షసామపహత్యై అనుయజతి స్వజాగృత్యై ధర్మమపాతమశ్వినేత్యాహ పూర్వమేవోదిత ఉత్తరేణాభిగృణాతి అనుబాంధ్యా వా పృథివీ అమగుంసాతామిత్యాహానుమత్యై తం రావ్యం యథావన్నమో దివే నమః పృథివ్యా ఇత్యాహ యథా యజురేవైతత్ దివిధా ఇమం యజ్ఞం యజ్ఞమిమం దివిధా ఇత్యాహ సువర్గమేవైనం లోకం గమయతి దివం గచ్చాంతరిక్షం గచ్చ పృథివీం గచ్చేత్యాహ ఏష్వేవైనం లోకేషు ప్రతిష్టాపయతి పంచ ప్రదిశో గచ్చేత్యాహ ఇక్ష్వేవైనం ప్రతిష్టాపయతి దేవాన్ ధర్మవాన్ గచ్చ పితరాన్ ధర్మవాన్ గచ్చేత్యాహ ఉభయేష్వేవైనం ప్రతిష్టాపయతి యత్కింబతే పరుషుక పర్జన్యో భవతి తస్మాత్కింబమాన పుణ్యః యత్ప్రాన్ కింబతే తద్దేవానాం యత్ దక్షిణా తత్పితృణాం యత్ ప్రత్యగ తన్మనుష్యాణాం యదుదంగ తద్రుద్రాణాం ప్రాన్ సముదం సంబింబయతి దేవత్రాగః అథో ఖలు సర్వా అనుదిశః బింబయతి సర్వాదిశః సమేధంతే అంతః పరిధి బింబయతి తేజసో స్కందాయ ఇషేపీపిర్జేపీపిహేత్యాహ ఇహమేవోర్ధ్యం యజమానే దధాతి యజమానాయ పేపిహేత్యాహ యజమానాయైవైతామాశిషమాశాస్తే మత్యంతేశ్చాయ పేపిహేత్యాహ ఆత్మన ఏవైతామాశిషమాశాస్తే ృష్టేత్తాద్యుమ్నాయత్వేన్విజాయత్వాభోర్జైత్వేత్యాహ యథాయతురేవేతత్ ధర్మాసి సుధర్మా మేన్యస్మే బ్రహ్మాణి ధారయేత్యాహ బ్రహ్మన్నేవేనం ప్రతిష్టాపయతి నేత్వాతస్కందజాదిత్యభిచరేత్ అముష్యత్వా ప్రాణే సాధయామ్యమునా సహ నిరర్థం గచ్చేతి బ్రూజాద్యం దృశ్యాత్ యమేవ ద్వేష్టి తేనైనగం సహ నిరర్థం గమయతి తూష్ణే శరసే స్వాహేత్యాహ యా ఏవ దేవతా హుతభాగాః తాభ్య ఏవైనం జుహోతి గావభ్య స్వాహేత్యాహ యా ఏవాంతరిక్షే వాచః తాభ్యైనం జుహోతి ప్రతిరేభ్య స్వాహేత్యాహ ప్రాణావై దేవా ప్రతిరాః తేభ్య ఏవైనం జుహోతి యావా పృథివేభ్యాగస్వాహేత్యాహ యావా పృథివేభ్యామేవైనం జుహోతి పితృభ్యో ఘర్మతేభ్య స్వాహేత్యాహ యే వైరుజ్వానః తే పితరో ఘర్మపాః తేభ్య ఏవైనం జుహోతి రుద్రాయ రుద్రహోత్రే స్వాహేత్యాహ రుద్రమేవ భాగధేయేన సమర్థయతి సర్వతః సమనక్తి సర్వత ఏవ రుద్రం నిరవదయత్ ఉదంచ నిరస్యతి ఏషా వై రుద్రస్యతి సాయామే దిశి రుద్రం నిరవదయత్ అప ఉపస్పృశతి మేభ్యత్వాయ నాన్వీక్షేత యదన్వీక్షేత చక్షురస్య ప్రమాయుతగ్ర్యాత్ తస్మాన్నాన్వీక్ష్య అపీ పరోమాన్నోరాత్రయై మాపాశేషాతే అగ్నే సమేతజా సమిభ్యస్వాజం మేఘావర్చసమాంజీరిత్యాహ ఆయురేవాస్మిన్వర్చో దధాతి అపీ పరోమారాత్రిజాన్నో మాపాశేషాతే అగ్నే సమేతజా సమిభ్యస్వాజం మేఘావర్చసమాంజీరిత్యాహ ఆయురేవాస్మిన్వర్చో దధాతి అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహాసోర్జోజ్యోతిర్జ్యోతిస్సోర్జస్వాహేత్యాహ యథాయజురేవైతత్ బ్రహ్మవాదినో వదంతి హోతవ్యమగ్నిహోత్రమిది యజ్జుషా జుహుయాత్ అయథాపూర్వమాహుయే జుహుయాత్ యన్న జుహుయాద్ అగ్ని పరా భవేత్ భూస్వాహేత్యేవహోతవ్యం యథా పూర్వమాహుతి జుహోతి నాగ్ని పరా భవతి హుతగం హవిర్మధు హవిరిత్యాహ స్వదయత్యేవైనం ఇంద్రతమేగ్నామిత్యాహ ప్రాణో వా ఇంద్రతమోగ్నిః ప్రాణ ఏవైనమింద్రతమేగ్నౌ జుహోతి ఇదానోసి మామాహిగుంసేత్యాహాహిగుంసాయై అశ్యామతే దేవఘర్మమధుమతో వాజవత పితుమత ఇత్యాహ ఆశిషమేవైతామాశాస్తే తథా వినోషీమహి త్వా మామాహిగుంసేత్యాహాహిగుంసాయై తేజసా వా ఏతేభ్యర్థ్యంతే యే ప్రవర్గేణ చరంతి ప్రాశ్యంతి తేజ ఏవాత్మన్ దధతే సంవత్సరం నమాగం సమశ్నీయాత్ నామాముపేజాత్ నమృన్మయేన పిభేత్ నాస్య రామ ఉచ్ఛిష్టం పిబేత్ తేజ ఏవ తత్సగ్గిష్యతి దేవాసురాస్తం యత్తా ఆసన్ తే దేవాది జయముపజంతః బిభ్రాతి సౌర్యే బ్రహ్మ సన్యదధత యత్కించ దివాకీర్త్యం తదేతేనైవ వ్రతేనాగోపాయత్ తస్మాదేతద్వ్రతం చార్యం తేజసో గోపీథాయ తస్మాదేతానియజోగంషి బిభ్రాజః సౌర్యస్యేత్యాహో స్వాహా త్వా సౌర్యస్య రశ్మిభ్య ఇతి ప్రాతః సగం సాదయతి స్వాహా త్వా నక్షత్రేభ్య ఇతి సాయం ఏతస్య దేవతాః తాభిరేవై నగుం సమర్థయతి కర్మజాతే దివిషుకిచి తిస్ర ఆహుతేర్జుహోది ఛందోభిరేవాస్యైభ్యో లోకేభ్యశ్రుతమవయజతే యత్యగ్రే జుహోతి అసేయప్యసేయతి త్రయ ఇమే లోకాః ఏభ్య ఏవ లోకేభ్యశ్రుతమవయజతే అనునోద్యానుమతిమిత్యాహానుమత్యై దివస్వా పరస్వాయా ఇత్యాహ దివ ఏవేమాల్లోకాందాధార బ్రహ్మణస్వా పరస్వాయా ఇత్యాహ ఏష్వేవ లోకేషు ప్రజాదాధార ప్రాణస్యత్వా పరస్వాయా ఇత్యాహ ప్రజాస్వేవ ప్రాణాందాధార శిరో వా ఏతద్యజ్ఞస్య యత్ప్రవర్జ్యః అసౌ ఖలు వా ఆదిత్యః ప్రవర్జ్యః అనయ్యభ్యక్షిణా ప్రత్యంచముదంచముద్వాసయేత్ జిహ్మయ్యజ్ఞస్య శిరోహరేత్ ప్రాంచముద్వాసయతి పురస్తాదేవ యజ్ఞస్య శిర ప్రతిదధాతి ప్రాంచముద్వాసయతి తస్మాదసావాదిత్యః పురస్తాదువేతి శఫోపయమాన్ భవిత్రాణి భిష్టీ ఇత్యన్వవహరంది సాత్మానమేవై మధుం సతనం కరోతి సాత్మానుష్మిల్లోకే భవతి య ఏవం వేద ఔదుంబరాణి భవంతి ఊర్ధ్వా ఉదుంబరః ఊర్జమేవావరుంధే వర్త్మనా వా అన్విత్య యజ్ఞకం రక్షాకం సిదిధాకం సంతి సామ్నా ప్రస్తోతాన్ వవైతి సామవై రక్షోహ రక్షసామపహత్యై నిర్నిధనముపైతి ప్రజగిమే లోకాః ఏభ్య ఏవ లోకేభ్యో రక్షాగస్య పహంతి పురుషః పురుషో నిధనముపైతి పురుషః పురుషో హి రక్షస్వీ రక్షసామపహత్యై యత్పృథివ్యాముద్వాసయేత్ పృథివేగం శుచార్పయేత్ యదప్సో అపశ్రుచార్పయేత్ యదోషధీషు దోషధీశ్రుచార్పయేత్ యద్వనస్పతిషు వనస్పతేచ్ఛుచార్పయేత్ హిరణ్యం నిధాయోద్వాసయతి అమృతం వై హిరణ్యం అమృత ఏవైనం ప్రతిష్టాపయతి వల్గురసి సంయుధాజాపరిషించన్ పర్యేతి త్రివద్వా అగ్నిః యావానేవాగ్నిః తస్య శుచకం శమయతి త్రిపునః పరుజయతి షట్సంపద్యంతే షడ్వా ఋతవః ఋతుభిరేవాస్య శుచకం శమయతి తతస్రక్తిర్నాభిరృతస్యేత్యాహ ఇయం వా ఋతం తస్యా ఏష ఏవ నాభిః యత్ప్రవర్జ్యః తస్మాదేవమాహ సదో విశ్వాజునిత్యాహ సదోహీయాం అపద్వేషో అపక్వరిత్యాహ భ్రాతృవ్యాపనుత్యై ధర్మైతత్తేన్నమేతత్పురేషమితి దధ్నామధుమిశ్రేణ పూరయతి ఊర్ధ్వా అన్నాద్యందధి ఊర్జైవైనమన్నాద్యేన సమర్థయతి అనశనాయుకో భవతి య ఏవం వేద రంజర్నామాసి దివ్యోగం ధర్వ ఇత్యాహ రూపమేవాశ్చైతన్మహిమానమయమ్రంతిం బంధుతాం వ్యాదష్టే తమహమాయుషాసం ప్రాణేనేత్యాహ ఆశిషమేవైతామాశాస్తే యసౌయోస్మాన్వేష్టియం చ వయం విష్మ ఇత్యాహ అభిచార ఏవాశేష అచిక్రదద్వృషా హరిరిత్యాహ వృషాశేష వృషాహరిః మహాన్యత్రో నదర్శత ఇత్యాహ సోత్యేవైనమేతత్ చిరసి సముద్రయో నిరిత్యాహ స్వామేవైనం యోనింగమయతి నమస్తే అస్తు మామాహిపుంసేరిత్యాహాహిపుంసాయే విశ్వావసుపుంసో మగంధర్వమిత్యాహ యదేవాస్య క్రియమాణస్యాంతర్యంతి తదేవాస్యైతేనాప్యాయజతి విశ్వావసురభితన్నో గృణాత్మిత్యాహ పూర్వమేవోదితం ఉత్తరేణాభిగృణాతి హియోహిల్వానోధియ ఇన్నో అభ్యానిత్యాహ ఋతోనేవాస్మై కల్పయతి ప్రాసాంగంధర్వో అమృతానివోషదిత్యాహ ప్రాణా వా అమృతాః ప్రాణానేవాస్మై కల్పయతి ఏతత్వం దేవ ఘర్మ దేవో దేవానుపాగా ఇత్యాహ దేవోచ్యేషసం దేవానుపైతి ఇదమహం మనుష్యో మనుష్యానిత్యాః మనుష్యో హి ఏషసం మనుష్యానుపైతి ఈశ్వరో వై ప్రవర్జముద్భాసయన్ ప్రజాం పశూన్ సోమపీఠమనోద్వాసః సోమపీఠానుమేహి సహ ప్రజయా సహ రాజస్పోషేణేత్యాహ ప్రజామేవ పశూన్ సోమపీఠమాత్మన్ సత్తే సునిత్రాణ ఆప ఓషధయ సంచిత్యాహ ఆశిషమేవైతామాశాస్తే దుర్మిత్రాస్తస్మై భూయా సర్వోస్మాన్ వేష్టియం చ వయం విష్మైత్యాహ అభికార ఏవాస్కేష ప్రభా ఏషోస్మాల్లోకాచ్యవతే య ప్రవర్జముద్వాసయతి ఉదుత్యం చిత్రమితి సౌరేభ్యామృద్ధ్యాగార్హపత్యేతి హోతి అయం వై లోకో గార్హపత్య అస్మిన్నేవ లోకే ప్రతిష్టతి అసౌ ఖలు వా ఆదిత్యస్సు వర్గో లోక యత్సౌరీభవతః తేనైవ సువర్గాల్లోకాన్వైతి ప్రజాపతిం వై దేవా శుక్రం పయో దుఃఖ్రన్ తదేభ్యో నవ్యభవత్ తదగ్నిర్వ్యకరోత్ తాని శుక్రియాణి సామాన్యభవన్ తేషాం యోనసోత్యక్షరత్ తాని శుక్రయజోగశ్యభవన్ శుక్రియాణాం వా ఏతాని శుక్రియాణి సామపయసం వా ఏతజోరన్యత్ దేవానామన్యత్పయ యద్వోఃపయ తత్సామ్నఃపయ యదజాయేపయ తద్దేవానాం పయ తస్మాద్యత్రైతైర్యజుభ్యశ్చరంతి తత్పయసాచరంతి ప్రజాపతిమేవ తద్దేవాన్ పయసాన్నాద్యేన సమర్థయంతి ఏష హత్వై సాక్షాత్ ప్రవర్జ్యం భక్షయతి యస్యైవం విదుష ప్రవర్జ్య ప్రవృజ్యతే ఉత్తర వేద్యాముద్వాసయే తేజస్కామస్య తేజో వా ఉత్తర వేది తేజ ప్రవర్జ్య తేజసైవ తేజస్ సమర్థయతి ఉత్తర వేద్యాముద్వాసయే జన్మకామస్య శిరో వా ఏతద్యజ్ఞస్య యత్ప్రవర్జ్య ఉత్తర వేది శేష్ణైవ ముఖం సందధాత్యన్నాద్యాయ అన్నాదేవ భవతి యత్ర ఖలు వా ఏతముద్వాసితం వజాగుంసి పర్యాసతే పరివైతాగుంసమాం ప్రజావజాగస్యాసతే తస్మాదుత్తర వేద్యామేవోద్వాసయేత్ ప్రజానాంగోపీఠాయ తులో వా పశ్చాద్వోద్వాసయేత్ పురస్తాద్వా ఏతజ్యోతిరుజేతి తత్పశ్చాన్నిం రోచతి స్వామేవైనయ్యో నిమనోద్వాసయతి అపాం మధ్య ఉద్వాసయేత్ అపాం వా ఏతన్మధ్యా జ్యోతిరజాయత జ్యోతిప్రవర్జ్య స్వ ఏవైనయ్యో నో ప్రతిష్టాపయతి యన్దృశ్యాత్ తస్యాం దిశ్యుద్వాసయేత్ ఏష వా అగ్నిర్వైష్మానర యత్ప్రవర్జ్య అగ్నినైవైనం వైష్మానరేణాభిప్రవర్తయతి ఔదుంబర్యాగం శాఖాజాముద్వాసయేత్ ఊర్ధ్వా ఉదుంబర అన్నం ప్రాణ శుభ్రర్మ ఇదమహమముష్యాముష్యాజనస్య శుచా ప్రాణమపి దహామీత్యాహ శుచైవాస్య ప్రాణమపి దహతి పాచకార్తిమార్చతి యత్ర దర్భా ఉపదేక సంతతాస్య తదుద్వాసయే వృష్టికామస్య ఏతావా అపామనోజ్జావర్యో నామ యద్దర్భాః అసౌ ఖలు వా ఆదిత్య ఇతో వృష్టిముదీరయతి అసా దేవాస్మా ఆదిత్యో వృష్టిన్యజ్జతి తా ఆపో నియథా ధన్వనాయంతి ప్రజాపతిః సంభ్రియమాణః సమ్రాట్ సంభృతః ధర్మ ప్రవృత్తః మహావీర ఉద్వాసితః అసౌ ఖలు వా వేష ఆదిత్యః యత్ప్రవర్జ్య స ఏతాని నామాన్యకురుత య ఏవం వేద విదురేణన్నాంనా బ్రహ్మపాదినో వదంతి యో వై వసీయాగం సంయథా నామముపచరతి పుణ్యార్తిం వై స తస్మై కామయతే పుణ్యార్తిమస్మై కామయంతే య ఏవం వేద తస్మాదేవం విద్వాన్ ఘర్మ ఇతి దివాచక్షీత సమ్రాడి దినత్తం ఏతే వా ఏతస్య ప్రియే తనువౌ ఏతే అస్య ప్రియే నామని ప్రియైనం తనువా ప్రియేణ నామ్నా సమర్థయతి కీర్తిరస్య పూర్వాగచ్చతి జనతామాగత తాం దేవా ప్రవర్యేణైవానువ్యభవన్ ప్రవర్యేణాప్నువన్ యచ్చతుర్విపుంసకృత్వ ప్రవర్జ్యం ప్రవృణక్తి గాయత్రీమేవ తదను విభవతి గాయత్రీమాప్నోతి పూర్వాస్తనంజనః కీర్తిర్గచ్చతి వైశ్వదేవః సగుంసన్నః పశవః ప్రవృత్తః సోమోభికీర్యమాణః ఆశ్వినః పయస్యానీయమానే మారుతః క్వథన్ ఔష్ణ ఉదంతః సారస్వతో విష్యందమానః మైత్రశ్శరో గృహీతః తేజ ఉద్యతో వాయుః క్రియమాణః ప్రజాపతిః కూయమానో వాగ్భుదః అసౌ ఖలు వా వైష ఆదిత్యః యత్ర వర్యః స ఏతాని నామాన్యకురుత య ఏవం వేద విదురేనన్నాంనా బ్రహ్మవాదినో వదంతి యం మృణ్మయమాహుభిన్నాశ్నుపేథ తస్మాదేశోస్నుత ఇతి వాగేష ఇతి బ్రూజాత్ వాచ్యేవ వాచం దధాతి తస్మాదశ్నుతే ప్రజాపతిర్వా ఏష ద్వాదశధాభిహితః యత్ర వర్యః యత్రాగవకాశేభ్యః తేన ప్రజా అసృజత అవకాశేభ్యేవాసురానసృజత యదూర్ధ్వమవకాశేభ్యః తేనాన్నమసృజత అన్నం ప్రజాపతిః ప్రజాపతిర్వాయిషః సపితా భూత్వా ప్రసమేహన్ ప్రవృజ్యతే తేన కామాగుం చేతి యద్వితీయేహం ప్రవృజ్యతే అగ్నిర్భూత్వా దేవానేతి యత్తృతీయేహం ప్రవృజ్యతే వాజుర్భూత్వా ప్రాణానేతి యచ్చతుర్థేహం ప్రవృజ్యతే ఆదిత్యో భూత్వా రశ్మీనేతి యత్పంచమేహం ప్రవృజ్యతే చంద్రమా భూత్వా నక్షత్రాణ్యేతి యచ్చష్ఠేహం ప్రవృజ్యతే రతుర్భూత్వా సంవత్సరమేతి యత్సప్తమేహం ప్రవృజ్యతే ధాతా భూత్వా శక్వరీమేతి యదష్టమేహం ప్రవృజ్యతే బృహస్పతిర్భూత్వా గాయత్రీమేతి యన్నవమేహం ప్రవృజ్యతే మిత్రో భూత్వా త్రివృత ఇమాన్ లోకానేతి యద్దశమేహం ప్రవృజ్యతే వరుణో భూత్వా విరాజమేతి యదేకాదశేహం ప్రవృజ్యతే ఇంద్రో భూత్వా త్రిష్టుభమేతి యద్వాదశేహం ప్రవృజ్యతే సోమో భూత్వా సుత్యామేతి యత్పురస్తాదుపసదాం ప్రవృజ్యతే తస్మాదితః పరాగమోల్లోకాదిస్తపన్నేతి యదుపరిష్టాదుపసదాం ప్రవృజ్యతే తస్మాదముతోర్వాగిమాల్లోకాదిస్తపన్నేతి య ఏవం వేద ఐవ తపతి సన్నస్తన్నో మాహాసీత్ ఓం శాంతి శాంతి శాంతిః ఇతి తైత్రియ ఆరణ్యః పంచమ ప్రశ్నః సమాప్తః.